79 మనస్సు ముందా, పదార్థం ముందా? రామ, చెక్క పొట్టేళ్ల ఉదాహరణ వల్ల మరో ప్రశ్నకు తావస్తోంది. చెక్క పొట్టేళ్లు కదలటానికి తాడుగుంజేవాడు కారణం. మరి జీవన్ముక్తిడిలో ఇంద్రియాలను కదిలించేవాడెవడు? మామూలుగా అయితే మనిషిలో ఇంద్రియాలను కదిలించేది మనస్సు, ఆ మనస్సుని కలిగించేది కోరిక, ఆ కోరికను కదిలించేది విషయాల మీది జ్ఞానం. వీటినే నేను పూర్వం త్రివిధ స్పందాలు అని చెప్పాను. ఇంద్రియ స్పందము, మనస్పందము, సంవిత్ స్పందము అని అక్కడ పేర్లు చెప్పాను. పేర్లేవైనా మొత్తం మీద తేలిందేమంటే, మనిషిలో ఇంద్రియాలు కదలాలంటే వాడికి విషయజ్ఞానం కలగాలి. అంటే ఆయా విషయాలను గూర్చిన జ్ఞానం వాడికి కలగాలి. అంటే వీడికంటే ముందర అక్కడ విషయాలు ఉండాలి. ఆయ్సర్ ఒక 100. ఇంతవరకు బాగానే ఉంది గాని లోగడ చేసిన చర్చలో ప్రపంచంలోని విషయాలన్నీ మనోమయాలే అని చెప్పారు. అంటే పదార్థం మనస్సు వల్ల తయారైంది. మనస్సు కదిలితే కదా పదార్థాలు తయారయ్యేది. కనుక విషయానికంటే వెనుక మనస్సులో కదలిక ఉందన్నమాట. ఇందాకేమో విషయాల వెనుక మనస్సులో కదలిక ఉందన్నారు, ఇప్పుడేమో మనస్సు యొక్క కదలిక వెనుక విషయాలున్నాయి అంటున్నారు. ఇదెక్కడి గోలా? నేలమీద నేనున్నాను, నామీద నేల ఉంది అన్నట్టుగా లేదు. దీన్నే అన్యోన్యాశ్రయ దోషం అంటారు. రామ, కొంతమందికి ఇది చాలా చిక్కు ప్రశ్నలాగా కనిపిస్తుంది, కాని చిక్కేమీ లేదు. ఈ ప్రపంచం అనేది ఆత్మచైతన్యంలో అనాదిగా ఉండనే ఉంది, కాని అది సంవిత్ స్పందం కలిగినప్పుడు బయటకు ఆవిర్భవిస్తోంది. ఆత్మచైతన్య స్వభావంలోనే ఇలాంటి లక్షణం ఉంది. అనాది మాయా ప్రవాహం వల్ల, పూర్వకాలీన విషయాలకు సంబంధించిన సంవిత్ స్పందం వల్ల మనస్సృందం ఏర్పడుతుంది. మనస్సృందం వల్ల పరంపరగా మళ్లీ విషయోత్పత్తి జరుగుతుంది. ఈ చక్రం ఇలా సాగుతూ ఉంటుంది. ఇది అర్థం కావటం కోసం ఉదాహరణ చెబుతాను, విను. ఇక్కడ గాలి ఉంది అని నీకెట్లా తెలుస్తుంది? ఆ గాలిలో కదలిక వచ్చి నీ చర్మానికి తగిలితే నీకు నీ తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు చలనం ఉంటే గాలి ఉంది అంటావు, కానీ గాలి ఉంటే కాని చలనం ఉండదు. ఇది అన్యోన్యాశ్రయం లాగా కనిపిస్తూ ఉంటుంది. తనలో స్పందనం కలిగించుకునే గుణం గాలిలోనే ఉంది. ఉండబట్టే అది కదిలి కొత్తగా గాలి వచ్చినట్టు నీకు అనుభూతిని కలిగిస్తోంది. గాలికి అలాంటి స్వభావం ఉంది కనుక ఇక్కడ అన్యోన్యాశ్రయ దోషం లేదు. ఈ ఉదాహరణ బట్టి అన్వయం చేసుకుంటే పరమాత్మ చైతన్యం విషయంలో కూడా అన్యోన్యాశ్రయ దోషం ఏమీ లేదు. గాలి సర్వత్రా వ్యాపించి ఉన్నట్లే పరమాత్మ చైతన్యం సర్వత్రా వ్యాపించి ఉంది. ఒకనొక వ్యక్తికి చల్లని గాలి అనుభవించవలసిన కర్మ కలిసి వచ్చేసరికి ఏదో నిమిత్తంగా గాలిలో చలనం ఏర్పడి వాడి వంటికి గాలి తగులుతోంది. అలాగే ఒకనొక జీవికి కర్మభోగం జరగవలసిన సమయం వచ్చేసరికి ఆ పరమాత్మ చైతన్యంలో ఒకనొక జీవి రూపం పుట్టినట్టుగా కనిపిస్తోంది. గాలిలో అల కలగటానికి కావలసిన సన్నివేశాలన్నీ తోడైనట్లుగా ఆ జీవి రూపం ఆభివించడానికి కావలసిన దేశము, కాలము మొదలైన పదార్థాలన్నీ ఆ జీవి రూపంలో సమావేశమవుతాయి. అప్పుడు జనమంతా ఫలానావాడు పుట్టాడు అంటారు. లోకులు సరే, ఆ జీవుడు ఏమనుకుంటాడు? వాడు విచార జ్ఞాన సంపన్నుడైతే తను శుద్ధ చైతన్యాన్నేనని, తనలోనే అలలాగా ఈ రూపం పైకి ఉబ్బిందని గ్రహించగలుగుతాడు. కాని సామాన్య జీవుడు అజ్ఞానావృతుడై ఉంటాడు. కనుక ఈ రూపమే తానని భావిస్తూ ఆ రూపాన్ని చూసుకుని ఉల్లాసపడుతూ ఉంటాడు. రామ, మన చర్చ ఎటునుంచి ఎటు వెళ్ళిందో ఆలోచించు. ఆత్మవిచారణ మోక్షదశలో కూడా ఉంటుందా ఉండదా అనే ప్రశ్న దగ్గరనుంచి వస్తున్నా. అలా ఉండదు అని చెప్పడానికి జీవన్ముక్తి స్థితి అంటే కీ ఇవ్వని యంత్రం వంటిదని నిరూపించాం. ఇలా చెప్పేసరికి మనస్పందానికి, విషయస్పందానికి అన్యోన్యాశ్రయ దోషం రాదా అని సందేహం వచ్చింది. అది లేదని ఇప్పటికీ నిరూపణ అయింది. కనుక ముక్తి దశలో విచారణ వెంట ఉండదని మరొకసారి నిరూపణ అయింది. ముక్తిదశలో విచారణ వెంటబడదు కనుక నువ్వు నిర్భయంగా ప్రమాణపూర్వకంగా ఆత్మవిచారణ చెయ్యి.